ఉష్ణము ఉష్ణోగ్రత పుస్తకం 20వ భాగం. ఓ చిన్న సారూప్యంతో ఈ తేడాన్ని మరింత స్పష్టం చేయవచ్చు. ఓ లీటర్ నీటిని ఓ సన్నని పొడవాటి నాళంలో పోయగా నీటి మట్టం 1 మీటర్ ఎత్తుకు వచ్చిందని అనుకుందాం. మరో వెడల్పైన తొట్టెలో 5 లీటర్ల నీరు పోయగా నీటి మట్టం 0.1 మీటర్కు మాత్రమే వచ్చిందని అనుకుందాం. నీటి మట్టం ఎక్కువ ఉన్న నాళంలో అడుగున నీటి పీడనం నీటి మట్టం తక్కువ ఉన్న తొట్టెలో కన్నా 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. కానీ తొట్టెలో నీరు నాళంలో నీటి కన్నా 5 రెట్లు ఎక్కువ. ఇక్కడ నీటి యొక్క ఆయతనం అనే లక్షణం నీటి మొత్తానికి సంబంధించినది, కానీ నీటి పీడనం యూనిట్ వైశాల్యానికి సంబంధించినది. ఈ సారూప్యంలో ఆయతనం ఉష్ణం లాంటిది, పీడనం ఉష్ణోగ్రత లాంటిది. ఆయతనం ఉష్ణం, పీడనం ఉష్ణోగ్రత. ఇప్పటికీ ఉష్ణోగ్రతకి ఉష్ణానికి మధ్య తేడా గురించి కొంత అవగాహనే వచ్చింది. ఉష్ణోగ్రతకి కొలమానం గురించి ముందు చెప్పుకుందాం, అలాగే ఉష్ణానికి కొలమానం గురించి కూడా ఇప్పుడు చెప్పుకుందాం. కొంత నీటిని వేడి చేసి దాని ఉష్ణోగ్రతని పెంచుదాం అనుకుందాం. నీటి ఉష్ణోగ్రతలో 50 డిగ్రీల పెంపుని సాధించడానికి పట్టే ఉష్ణం విలువ ఆ నీటి పరిమాణం మీద ఆధారపడుతుంది. నీటి పరిమాణం ఎక్కువైతే ఉష్ణోగ్రతను పెంచడానికి పట్టే ఉష్ణం విలువ కూడా ఎక్కువ అవుతుంది. ఉదాహరణకి 100 గ్రాముల సలసలా కాగే నీటిని 5 కేజీల చన్నీటిలో కలిపితే ఉష్ణోగ్రత 1 డిగ్రీ సెంటీగ్రేడ్ మాత్రమే పెరిగింది అనుకుందాం. అప్పుడు 100 గ్రాముల సలసలా కాగే నీటిలో ఒక ప్రత్యేక పరిమాణంలో ఉష్ణం ఉందని అనుకోవచ్చు. కనుక 1 యూనిట్ ద్రవ్యరాశి గల నీటి యొక్క ఉష్ణోగ్రతని 1 యూనిట్ ఉష్ణోగ్రతకి పెంచడానికి పట్టే ఉష్ణాన్ని 1 ఉష్ణమానంగా వాడుకోవచ్చు. 1 గ్రాము నీటిని 14.5 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 15.5 డిగ్రీ సెంటీగ్రేడ్కి పెంచడానికి పట్టే ఉష్ణాన్ని 1 కేలరీ అంటారు. అలాగే 1 కేజీ నీటిని 14.5 డిగ్రీ సెంటీగ్రేడ్ నుండి 15.5 డిగ్రీ సెంటీగ్రేడ్కి పెంచడానికి పట్టే ఉష్ణాన్ని 1 కిలో కేలరీ అంటారు. అయితే ఇప్పుడు ఒక ప్రయోగం చేద్దాం. 1 గ్రాము అల్యూమినియంని మరుగుతున్న నీటిలో తగినంతసేపు ఉంచితే అల్యూమినియం ఉష్ణోగ్రత మరిగే నీటి ఉష్ణోగ్రత వద్దకు చేరుతుంది. ఇప్పుడు అల్యూమినియం ముక్కను బయటికి తీసి వేగంగా 0 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద నున్న 100 గ్రాముల నీటిలో ఉంచితే ఆ నీటి ఉష్ణోగ్రత 0.22 డిగ్రీ సెంటీగ్రేడ్కి పెరుగుతుంది. ఇందాక మనం చెప్పుకున్న ప్రయోగంలో 100 గ్రాముల ఉష్ణోగ్రతని 0 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 0.22 డిగ్రీ సెంటీగ్రేడ్కి పెంచడానికి పట్టే ఉష్ణోగ్రత 100 × 0.22 అనగా 22 కేలరీలు. శక్తి నిత్యత్వ నియమాన్ని బట్టి 100 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 0.22 డిగ్రీ సెంటీగ్రేడ్కి చల్లారిన 1 గ్రాము అల్యూమినియం ముక్క 22 కేలరీల ఉష్ణం విడుదల చేసింది అని అర్థం చేసుకోవచ్చు. ఆ ఉష్ణాన్ని తిరిగి అదే ముక్కలోకి ప్రవేశపెడితే దాని ఉష్ణోగ్రత తిరిగి 100 డిగ్రీ సెంటీగ్రేడ్కి చేరుకుంటుంది. అంటే 1 గ్రాము అల్యూమినియం ఉష్ణోగ్రత రమారమి 100 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచడానికి 22 కేలరీలు అవసరమైతే 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచడానికి 0.22 కేలరీలు అవసరమవుతుంది. పదార్థం యొక్క ఈ లక్షణాన్నే విశిష్టోష్ణం అంటారు. ఇక్కడ అల్యూమినియం విశిష్టోష్ణం 0.22 కేలరీలు అని తేలింది. ఇలాంటి ప్రయోగమే చేసి మరికొన్ని పదార్థాల విశిష్టోష్ణాలు కనుక్కోవచ్చు. ఆ విలువలని ఈ పట్టికలో చూడవచ్చు. ఇనుము 0.11 కేలరీలు, రాగి 0.093 కేలరీలు, వెండి 0.056 కేలరీలు, సీసం 0.03 కేలరీలు.